కృష్ణ యజుర్వేదాంతర్గత 11 గర్భ ఉపనిషత్ అధ్యయన పుష్పము శాంతి పాఠము ఓం మం శ్లో సహనవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధితమస్తు మా విద్విషావహై ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. గురు శిష్యులమగు మేమిరువురము ఆత్మమేవాహం అనుస్వాభావికానుభవము కొరకై కలసి ప్రయత్నశీలురము అగుచున్నాము. ఉభయలము ఆత్మానుభవ ఫలరసమును పొంది ఆనందించదముగాక. తేజరూపమగు ఆత్మ మాకు అవగతము అనుభవము అగునుగాక. పరస్పరము ద్విషము ద్వేషము ద్వైతము దరిజేరనీయక ఆత్మభావనతో దర్శించుకొనెదముగాక. సర్వతాపములు ఆత్మయందు సశాంతించునుగాక. ఓం మం శ్లో సం నో మిత్రః సం వరుణః సం నో భవతు అర్యమ సం న ఇంద్రో బృహస్పతయః సం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. తేజోరూపుడు తేజోప్రదాతయగు సూర్యభగవానుడు జీవన ప్రాణప్రదాత ఆగు వరుణ భగవానుడు త్రిలోకాధిపతియగు ఇంద్రభగవానుడు దేవతల గురువగు బృహస్పతులవారు సర్వమును ఆక్రమించినవారైయున్న విష్ణుభగవానులవారు మాకు సుఖశాంతి ఐశ్వర్య ఆనంద ప్రదాతలయ్యెదర్గాక. ఓ సృష్టికర్తయ్యగు బ్రహ్మదేవ బ్రహ్మమును నిర్వచించు వేదములలోని బ్రాహ్మణములారా మీకు నమస్కరిస్తున్నాము. ఓ వాయుదేవ ప్రాణేశ్వర చేతన ప్రేరణ స్వరూపులగుటచే మీరే ప్రాణశక్తియే ప్రత్యక్ష బ్రహ్మముగా ఉపాసిస్తున్నాము. రూక్కులు చెప్పుచున్న సర్వదా సత్స్వరూపమయ్యున్న బ్రహ్మము గురించియే సంభాషించుకోవటానికి మేము సంసిద్ధులమగుచున్నాము. ఓం శబ్దార్థ పూర్ణాత్మానంద స్వరూపుడు విశ్వేశ్వరుడు అగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము. ఆ తద్బ్రహ్మము మమ్ము మరియు మాకు బ్రహ్మమును గురించి బోధిస్తున్న వక్తారులను గురువులను సర్వదా రక్షించునుగాక. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. భౌతికంగా సాకారముగా కనిపిస్తూ ఉన్న శరీరము 5 వస్తువులతో పంచాత్మకమై నిర్మితమవుతోంది. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము 5 వస్తువులు తనేందు కలిగి ఉండి వర్తించుచున్నది. శబ్ద స్పర్శ రూప అరస గంధములు 6 ఆశ్రయించి ఉన్నది. తీపి పులుపు ఉప్పు కారము వగరు చేదుల అనుభవములు 6 గుణములతో కూడినదే ఉన్నది. ఉనికి పుట్టుక ఎదుగుదల మార్పు కృంగటం నాశనము 7 ధాతువులను కలిగి ఉంటోంది. చర్మము రక్తము మాంసము క్రొవ్వు బొమికలు నరములు నాడులు 3 మలములచే కప్పబడి ఉంటోంది. వాత పిత్త కఫములు 3 యోనులను కారణములను కలిగి ఉన్నది. స్థూల సూక్ష్మ కారణదేహములు తండ్రి తల్లి పంచభూతములు 4 ఆహారములను స్వీకరించి రూపుదిద్దుకుంటోంది. భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అటువంటి ఈ శరీరము యొక్క స్వభావము గురించి ఇందులో దాగియున్న పురుషతత్వము వన్ హూ ఈజ్ యూసింగ్ ఓర్ ఓపరేటింగ్ ద ఫంక్షన గురించి, మోక్షము యొక్క మార్గము స్థానముల గురించి ఇప్పుడు మనము వివరించుకుంటున్నాము. పంచభూతాత్మకం. ఎందుచేత దేనిని ఉద్దేశించి ఈ దేహము పంచభూతాత్మకము అని చెప్పుకుంటున్నాం? ఒక 5 మూలతత్వాలచే ఈ భౌతిక దేహము నిర్మితమై సమ్మేళనముగా వ్యవహరిస్తోంది. అస్మిన్ పంచాత్మకి శరీరే కా పృథివీ ఇత్యాదహ. పంచాత్మక జనశరీరాలలో పృథివీ మొదలైనవి ఏమై ఉన్నాయి? 1. కా పృథివీ. యత్ కఠినం సా పృథివీ. ఏదైతే ఘనరూపంగా కనిపిస్తోందో అది పృథివీ. చర్మము, మాంసము, బొమికలు, నరములు, ప్రేగులు, వీటిలోని ఘనీభూత సోలిడ్ తత్వము పంచభూతములలో మొదటిదగు పృథివీగా చెప్పబడుచున్నది. పృథివీ నామధారిణే. రూపాత్మకమై ఘనీభూతంగా, పార్థివరూపంగా, పాదార్థికంగా, వస్తురూపంగా కనిపించేదంతా పంచభూతములలో భూ లేక పృథివీ తత్వము అయి ఉన్నది. 2. కా ఆపః. యత్ ద్రవం తత్ ఆపో. ఏదైతే ద్రవరూపంగా దేహములోను బాహ్యముగాను కనిపిస్తోందో రక్తము మొదలైనవి అదంతా ఆపహ అను పంచభూతములలోని 2వదగు జలతత్వము. ఆపహ పిండీకరణే. ఈ ద్రవతత్వము స్థూలమైన దానిని పిండీకరణ రూపంగా తయారు చేయుటకు కారణమగుచున్నది. 3. కిం తేజః. యత్ ఉష్ణం తత్ తేజో దృశ్యములోను దేహములోను విశ్వములోను కనిపించే వేడిష్ణము వెలుతురు కాంతి రూపంగా ఏది కనిపిస్తోందో అదే పంచభూతములలో 3వది అగు తేజస్సు. తేజో రూపదర్శనే. ఘనద్రవరూపములను ఏకాంతిచే చూడగలుగుతున్నామో అదే తేజము లేక అగ్ని. గుకారం కాంతిత్వాం తేజోమయం యత్ సరూపం కాంతిం ప్రకాశం కురుతే తత్ అగ్నేహ. చీకటిని తొలగించి ఆకారములను చూపగలుగుచున్నదే నగ్ని. అగ్నేహ చీకటిని లేకుండా చేసేది ఈ దేహములో ఉష్ణము రూపముగా ఉండి తేజోరూపముగా విరాజిల్లుచున్నట్టిది. 4. కో వాయః. యత్ సంచరతి తత్ వాయః. సర్వ కదలికలకు చలనములకు స్పందనలకు ఏది కారణభూతమై ఉంటుందో అదియే వాయువు. వాయుర్గమనే. సర్వత్రా సంచారము కలిగియున్నది కాబట్టి వాయువు సర్వజీవరాశులకు ఆయువు వాయువే. 5. అస్మిన్ పంచాత్మకే శరీరేణి ఇక్కిం ఆకాశం. యత్ సుషిరం తత్ ఆకాశం ఉచ్యతే. ఏది మిగతా 4 పంచభూతాత్మక విశేషాలకు చోటు ప్లస్ రూపముగా ఉన్నదో అది ఆకాశము. ఆకాశం అవకాశ ప్రదానే. తదితరములకు అవకాశము ప్రసాదించుచు ఉన్నట్టిదే ఆకాశము. సుషిరమితి ఆకాశం. ఏది ఘనద్రవుష్ణవాయువులకు ద్వారప్రవేశమయ్యున్నదో వృద్ధి చేస్తోందో అది ఆకాశము అయి ఉన్నది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, విషయములు. ఇక ఈ దేహములో ఆ పంచభూతముల సంబంధమైన మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఆయా వివిధ శక్తులు ఇంద్రియములేందు ప్రవర్తిస్తూ వివిధ విధులు నిర్వర్తిస్తున్నాయి. చెవులు, చర్మము, కళ్ళు మొదలైనవి ఇంద్రియ శక్తులకు ద్వారములు, అపకరణములు కూడా. ఆకాశము నుండి శబ్దము. అద్దాని విషయత్వము కొరకే వినికిడి చెవులు. వాయువు నుండి స్పర్శ అది అనుభూతంగా నిర్వర్తించేది త్వక్చర్మము. అగ్ని నుండి దర్శనము. అద్దాని క్రియాపకరణము చక్షువులు, కళ్ళు. వాయువు నుండి గంధము. అద్దాని అనుభూతి అంగము ముక్కు, ఆఘ్రాణము. భూమి నుండి వాక్ వచనే సంభాషించుట ఎందు సహకరించునది. పాణేహ ఆదానే చేతులు. వస్తువులను ఎత్తుటలోనూ పట్టుకొనుట ఎందు పాదోగమనే కాళ్ళు సంచారములు చేయుటేందు నడుచుటేందు. పాయువు విసర్గే పాయువు మలద్వారము విసర్జించుటయందు. ఉపస్థ ఆనందే ఉపస్థ శృంగారానందము నందు. ఈ విధంగా ఈ శరీరంలో వివిధ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటివాటి క్రియా విశేష ధర్మాలలో ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా ఇంకా కూడా మరికొన్ని విశేషాలు ఈ దేహంలో అంతరంగ చతుష్టయ విభాగాలే ప్రవర్తిస్తున్నాయి. దేహాంతర్గత అంతరంగ చతుష్టయం నాలుగు. బుద్ధ్యా బుద్ధ్యతి నిశ్చినోతి. అంతరంగములోని బుద్ధి అని చెప్పబడే విభాగము అనేక విషయములను గ్రహించటము, అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రేటింగ్, ఏది ఎట్లా నిర్వర్తించాలో లేక నిర్వర్తించవద్దో నిర్ణయములు తీసుకోవటము, డిసిజన్ మేకింగ్, ఇవన్నీ బుద్ధి విభాగము నిర్వర్తిస్తోంది. మనసా సంకల్పతే వికల్పతే మనస్సు అని పిలువబడే మరొక విభాగము సంకల్పములు నిర్వర్తించటము, విరమించటము, టేకింగ్ అప్ థోట్, ప్రొవోక్డ్ అజంప్షన్స్ అండ్ ప్రెసంప్షన్స్ ఆస్ వెల్ ఆస్ విత్డ్రోయింగ్ ద సెమ్ నిర్వర్తిస్తోంది. చిత్తేన సంజానాత్ చిత్తము అను విభాగము కొన్నిటిని ఇష్టముగాను మరికొన్ని అయిష్టమైనవిగాను గుర్తిస్తూ తెలుసుకుంటూ ఉన్నది. భావము ఆవేశము కలిసి చిత్తము రూపముగా ఆగుచున్నది. అహంకారేణ అహం కరోతి అహంకారము అనబడు విభాగమేమో, ఇది నేను, ఇది నాకు సంబంధించిన నేను, నేను ఇట్టివాడను, అటువంటి వాడను కాను, ఇవన్నీ నావి, అవి కావు, వీరు నావారు, వారు కాదు, ఇత్యాది అహంకార సంబంధమైన భావన క్రియా సంకల్పన కార్యవిశేషాలన్నీ నిర్వర్తిస్తోంది. ఈ అంతరంగ చతుష్టయము అను మనో బుద్ధి చిత్త అహంకారములు ఆయా సంబంధితమైన విశేషాలలో విషయాలలో వర్తిస్తూ ఉన్నాయి. రస షట్ ఆరు ఆశ్రయం. ఇంకా ఈ దేహము ఆరు రసాస్వాదనలు తనయందు ప్రవర్తించుచున్నదే ఉన్నది. కుతః తత్ ఆశ్రయం ఇతి. ఏమిటా ఆరు ఆశ్రయాలు? అవి ఈ ఆరు రసాలు రుచులు. తీపి మధుహ పులుపు ఆమ్ల ఉప్పు లవణ. కారము కటు వగరు కషాయ చేదు తిక్త. ఈ ఆరు రసాలు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నాయి లేక ఈ దేహము ఆ ఆరు రసాలను ఆశ్రయించి ఉంటోంది. ఆరు భావవికారాలు షడ్వై భావ వికారాహ. ఈ దేహము స్థితిగతులకు సంబంధించిన భావన సంబంధమైన వికారాలు తనయందు అనునిత్యము చేసుకుని ఉంటోంది. ఒకటి అస్థి ఉండి ఉండటము ఉనికి. రెండు జాయతే పుట్టటము. మూడు వర్ధతే ఎదగటము. నాలుగు పరిణామము చెంజ్ పొందుచు ఉండటము. ఐదు ఉపక్షయము కృంగుతుపోవటము. ఆరు వినశ్యతి నాశనము పొందటం. ఇవన్నీ విక్రియముగా స్వయత్నము లేకుండానే దేహమునకు సంప్రాప్తిస్తున్నాయి. ఆరు చక్రములు షడ్వై చక్రాని షట్ చక్రములు. గర్భుపనిషత్ దేహములు ఆరు చక్రస్థానములు. ఆయా వేరు వేరు ఉపనిషత్తులలో ప్రవచించబడిన కొన్ని వివరణలు కూడా పైన ఉదహరించుకుంటున్నాము. ఈ ఆరు శక్తి యొక్క వివిధ కేంద్ర బిందుస్థానములుగా ఉన్నవై దేహము యొక్క పృథ్వీ ద్రవుష్ణవాయాకాశ జీవాత్మత్వములను పర్యవేక్షిస్తూ యోగులను జీవపరిమితత్వము నుండి పరమపురుషత్వము బ్రహ్మీభావము పరమాత్మత్వమును సర్వాత్మత్వమును ఊపునికి పుచ్చుకొనే ఉపాసనా స్థానములే ఈ దేహములో చెన్నొందుచున్నాయి. అనగా పరము వేరుగా అన్యముగా ఉన్న స్వస్వరూప ఆశ్రయమునకు మార్గములగుచున్నాయి. షట్ ఆరు అవగుణాహ అరిషట్వర్గము. అంతర్గతంగా ఈ దేహమును అహమ్మమ నేను నాది అని పరిపాలిస్తున్న దేహిని వెంటనంటి ఆరు అవగుణాలు ఉంటున్నాయి. అవి ఆరు విభాగములుగా వణములుగా చెప్పబడుచున్నాయి. ఒకటి, కామము ఏదో ఇంకా పొందాలి. అప్పటిదాకా శాంతి లేదు, సుఖము లేదు అనే మనోనిశ్చయముతో ప్రవర్తించటము సహజ స్వభావమగు సంతోషమును పోగొట్టుకొని ఉండటము. ఇంకా ఈ సంపదలు, ఆ సంబంధాలు, సానుకూలితలు కావాలి, అప్పటికిగాని సుఖము లేదు. ఇంద్రియముల వలన ఇంకా సుఖమయ వస్తు విషయ సంబంధాలు లభించే వరకు ఇదంతా దుహఖమే. ఇటువంటి రజోగుణ స్వభావము చేత తీవ్రంగా ఆకాంక్షలు కలిగి ఉండే స్థితిని కామము అంటారు. దృశ్య విషయముల పట్ల అభినివేశ రూపమే కామముగా ప్రవర్తిస్తోంది. రెండు, క్రోధము కొన్నిటిపై కొందరిపై అయిష్టత, కోపము ఆ కోపము ఆవేశము రూపంగా ప్రదర్శితమగుచున్నది. ఫలితం అంతరంగమంతా అంశతితోనూ అయిష్టతతోనూ ఇతరులకు బాధ కష్టము కలిగించే రీతిగాను భావోద్వేగాలు బయల్వెడలుచుండటము జరుగుతోంది. మూడు, లోభము కొన్నిటిపై రాగము, ఇవి నావే, నాకు చెందినవే, ఇవి కోల్పోయానా నాగతి నిర్గతే అనే మమకారము, దోచుకొని దాచుకొని ఉండాలనే స్వభావము. తత్ఫలితంగా తెలివిధ్యాస కొన్ని వస్తువులకు పరిమితమై బుద్ధి వికసించక పరము నిత్యము అగు సత్యమును జీవుడు గమనించటానికి సంసిద్ధుడు కాలేకపోవుచున్నాడు. దేహమునకు నేను పరిమితుడను అను పరిమితన్యూనతాభావాలు లోభగుణానికి సంబంధించినవి. ఇది జీవునికి అశాంతియే కల్పిస్తోంది. కాబట్టి ఆరుగురు శత్రువులలో అరిషట్ వర్గము లో ఒకటి అయి కూర్చుంటోంది. నాలుగు, మోహము పరిమిత దృష్టితో కూడిన భావాలు, అభిప్రాయాలు, భ్రమక్రోధ స్వభావాలు కలిగి ఉండటం. వాటిచే ప్రభావితులే వస్తు విషయ దర్శనము చేయు స్వభావము. సమగ్రంగా సమాచారము కలిగి ఉండక అందుకు ప్రయత్నించక సత్యమును ఏ మరచటము, అసత్యమును కల్పితమును సత్యము వలె దర్శించటము, సందర్భంగా కనిపించే దానినే సత్యమని భావిస్తూ సహజము నిత్యము అగు సత్యమును ఏమరచటము. ఉదాహరణకు, ఈ దేహముల మునుముందు దేహానంతర స్థితి స్థానములు సర్వాతీత స్వస్వరూపము మొదలైన విషయముల అధ్యయనము చేయకుండా ఎటువంటివో పరిశీలించుకోకుండా వర్తమానంలో కనిపించే రూపమును ఊహమపోహలను జోడించి అప్పుడు జనిస్తున్న అభిప్రాయములతో కూడి ప్రవర్తించటము, పరిమితమవటము, అల్పమైన ఆశయములను స్వీకరించి మహదాశయములను తిరస్కరించటం, లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను అనిపించే అభ్యాసము, ఇవన్నీ ఆనందమేమగు సర్వాత్మావగాహనకు అడ్డుగోడగా ఉండటం జరుగుతోంది. అందుచేత ఈ మోహము అరిషట్వర్గములలో అంతఃశత్రువులలో ఒకటిగా చెప్పబడుతోంది. ఐదు, మదము ఇతరుల కన్నా నేను ప్రత్యేకత గలవాడను, అధికుడను, తదితరులు నాకన్నా అల్పులు స్వల్పులు అనురూపముగల జాతి విద్య ధన జన ఇత్యాదుల వలన కలిగేవి మదగర్వము. నేను గొప్పవాడినని అందరూ అనుకోవాలి అనే తీవ్రాశయం కలిగి ఉండటం, ఇతరులను తక్కువ చేసి చూచుచూ మాట్లాడే స్వభావమే ఇందుకు బీజము. కనుక భగవత్ప్రసాదితమైన శక్తియుక్తులు పరమశాంతమగు ఆత్మసత్యమువైపుగా కాకుండా గర్వముదర్పముల వైపుగా ఈ జీవుని నడిపిస్తున్నాయి. అందుచేత ఇది జీవునికి శత్రువుగా పరిణమించుచున్నదని గుర్తు చేయబడుతోంది. ఆరు, మాత్సర్యము అధికారధన జన సంపదను చూచుకొని ఇతరులపై ఆధిపత్యము క్రూరత్వము బాధించటము అవమానించటము ఎగతాళి చేయటం ఇటువంటివన్నీ ఆనంద విషయములుగా అనుకోవటము ఇవన్నీ మాత్సర్య స్వభావములు. ఇవన్నీ ఆత్మదృష్టికి సుదూరంగా తీసుకుని పోవుచుండటం చేత ఇది జీవునికి శత్రువుగా చెప్పబడుతోంది. ఈ విధంగా ఈ ఆరు అరిషట్వర్గ అవగుణములు ఈ దేహములో అంతరంగమునందు మనోబుద్ధి కల్పితములుగా అభ్యాసవశం చేత ఏర్పడినవై ఉంటున్నాయి. శరీర ఉపకరణము సమాధిషట్ సంపత్తి. యోగాభ్యాసకుల కొరకే యోగశాస్త్రముచే మార్గము చూపబడుచున్న ఆరు యోగాభ్యాస సంబంధమైన నిష్ఠలు కూడా ఈ దేహము చేత ఆశ్రయించబడుచున్నాయి. లేక ఈ దేహము ఈ ఆరు అభ్యాస సంబంధమైన గుణవైశిష్ట్యాలు కూడా ఏర్పడి ఉన్నాయి. ఒకటి, సమము కామము క్రోధము మొదలుగా గల అరిషట్వర్గములను శమింపజేస్తూ ఉండగా ప్రవృద్ధి పొందుచుండు శాంతస్థితి. బాహ్య విషయ నిగ్రహము. సందర్భములకు సంగతులకు సంపదాపదలకు వేదన చెందకుండా శాంతమును కోల్పోకపోవటము. శాంతరసస్థాయి భావ, మనస్సు శాంతిని ఆశ్రయింపజేయటం. రెండు, దమము ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహాది క్లేశ సహనం. ఇంద్రియములను నియమించటం. కష్ట సుఖ సందర్భముల పట్ల సహనశీలుడై ఉండటము. ఇంద్రియములు విషయములపై వ్రాలే అభ్యాసమును నిగ్రహించటము. మూడు, తితిక్ష ఓర్పు క్షమాగుణం సహించగలగటము. బాధలను వ్యతిరిక్తతలను భరించటగలగటము. కష్టాలను జగద్గురు భగవానుని పాఠ్యాంశ శిక్షణగా దర్శించటము. సంగతులను సందర్భములను సంబంధములకు ఆవేశకావేశములు. ప్రాణాయామము రేచక పూరక కుంభకాది వాయుబంధనము. ప్రాణశక్తిపాసన ప్రాణచలనమోనగమనిక. ప్రాణోపాసన ద్వారా ప్రాణేశ్వరుని ఆశ్రయించటం. శక్తిని ఉపాసిస్తూ శివదర్శనం. ఇది తితిక్షను వృద్ధి చేయగలదు. నాలుగు, ఉపరతి ప్రత్యాహారము బాహ్య దృష్టిం పరిత్యజ్యామంతర్ముఖత్వం. ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ఉపాసనల వైపుగా భగవదారాధన మార్గముగా నియమించటము. అందరిలో అంతర్గతమైన ఆత్మనే దర్శించు అభ్యాసము. ఐదు, శ్రద్ధధారణ ఆత్మభావన పరిపోషణ. ఏకాగ్రత్వం దృష్టిని నిలిపి ఉంచటము. బుద్ధి యొక్క చంచలత్వమును త్యజించే ప్రయత్నము. ఆరు, సమాధానము సమాధి సర్వత్రా స్వాభావికమైన సమదర్శనం. ఆత్మగా అంతా దర్శించటము. విషయములు విషయములుగా కాకుండా ఆత్మోపమేవ దృష్టి కలిగి ఉండటము. ఈ యోగనిష్ఠాగుణ సంపత్తికి ఈ దేహము సహకారకమగు ఉపకరణము. ఇష్ట అనిష్ట శబ్ద సంజ్ఞ ప్రతివిధాభవంతి సప్త. ఈ దేహములో గల కంఠములోని కండరములలోను నరములలోను పనములలోను వాయు ప్రసరణముచే ఈ జీవుడు తన ఇచ్ఛాశక్తి ప్రభావం చేత శరీరము నుండి శబ్దములు పలికించున్నాడు. అట్టి నాదములు చిత్తముచేత ఇష్టము తెలియజేయటానికి కొన్ని, అయిష్టము తెలుపుటకు మరికొన్ని ప్రకటితమగుచున్నాయి. కొన్ని సంకల్పితంగాను మరికొన్ని అసంకల్పితంగాను శబ్దీకరించబడుచున్నాయి. ఈ విధంగా చిత్తము బుద్ధమనస్సు ప్రాణవాయు శక్తి ఒకచోటకి వచ్చి నిర్వర్తించే క్రియావిశేషాల చేత ఈ మానవ శరీరము నుండి ప్రదర్శనమగుచున్న శబ్దజాలము స్వరయుక్తంగా ఏడు విధములుగా విభజించబడి చెప్పబడుచున్నాయి. సామవేద సప్తస్వర బీజములు. ఒకటి, షడ్జము. రెండు, ఋషభము. మూడు, గాంధారము. నాలుగు, పంచమ. ఐదు, మధ్యమ. ఆరు, దైవతము. ఏడు, నిషాదాత్తము. ఇవన్నీ ఇష్ట ఇంట్రెస్టింగ్ అయిష్ట నోన్ ఇంట్రెస్ట్ రూపాలుగా అనిపించుచు కంఠము నుండి తదితర శరీర భాగములలోనూ ఉత్పత్తి అయి బహిస్పందనము బహిర్గతము అగుచున్నాయి. భౌతిక శరీరము సప్తధాతువులు. ఈ దేహములో సప్తధాతువుల సప్తరంగులలో శుక్లము తెలుపు, బొమికలు తెల్లకణములు, రక్తము ఎరుపు, క్రొవ్వు మొదలైనవి ఎర్రకణములు, మాంస విభాగములు మొదలైనవి, కృష్ణము నలుపు క్లీహము కొన్ని ప్రేగులు కొన్ని మెదడు విభాగములు మొదలైనవి, ధూమ్రము బూడిద రంగు కొన్ని కండరములు మొదలైనవి, పీతము పసుపు రంగు బొమికలు ప్రేగుల అంతర్విభాగములు మొదలైనవి, కపిలము గోధుమ రంగు చర్మాంతర్విభాగములు మొదలైనవి, పాండరము కనుగుడ్లు మొదలైనవి. ఈ విధమైన రంగురంగుల మేళవింపు కలిగినవై ఈ దేహములోని అంతర్బహిర్విభాగములు ఏర్పడి ఉంటున్నాయి. సప్తధాతువులు సప్తవణముల మేళవించి ఒక గొప్ప కళాకారుని కళాఖండముల వలె అవన్నీ అలంకారమగుచున్నాయి. శరీరము ఈ రసగుణతత్వము రసము కెమికల్స్ ఈజీ పైత్యజఠర రసములు. ఈ దేహములో ఆయా ద్రవ్య విషయములు ప్రవేశించుచుండగా అవన్నీ ఒక్కొక్క రసగుణమునకు కారణముగా ఆగుచున్నది. దేహములోని ఆహార పదార్థములోని రసగుణత్వము పరస్పర ఏకత్వము పొంది ప్రదర్శితమగుచున్నది. ఇదియే దేహములోని రసము రసతత్వము రసగుణ స్వభావము అని చెప్పబడుతోంది. అట్టి దేహములోని ఆహార పదార్థముతో రసపరస్పరత్వము ఆరు విధములుగా ప్రవర్తన కలిగి ఉంటోంది. తిన్న ఆహారము నుండి రసము, రసము నుండి శోణితము, శోణితము నుండి మాంసము, మాంసము నుండి మేదస్సు క్రొవ్వు, మేదస్సు నుండి బొమికలు, బొమికల నుండి మజ్జ బొమికలలోని పుప్పొడి, మజ్జ నుండి శుక్లము. దీస్ ఆర్ ఆల్ ద కెమికల్ ఈవెంట్స్ బిట్వీన్ పైత్యరస జఠర రస ఆఫ్ ద బాడీ విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ దాట్ కంటిన్యూ థ్రూ ఆట్ ద లైఫ్ టైమ్. ఇవన్నీ కూడా శిశువు దేహములో రూపుదిద్దుకుంటూ ఆ తరువాత కూడా వృద్ధి చెందుతూ వస్తున్నాయి. జీవ బీజ అంకుర పిండ శిశువులు శుక్ల శోణిత సంయోగము చేత శిశువు యొక్క గర్భము పొట్ట విభాగములు హృదయ వ్యవస్థ మొదలైనవన్నీ రూపుదిద్దుకొని ఏర్పడినవగుచున్నాయి. ఆ నూతన శిశువు యొక్క హృదయ స్థానములో అంతరాగ్ని, అంతరాగ్ని స్థానములో పిత్తము, పిత్తస్థానములో వాయువు, వాయుస్థానములో హృదయము, గుండె హృదయపు లోపలి బయటి సర్వ విభాగములు, ఎడమకుడి కవాటములు, రక్తనాళములు, రక్తజనిత స్థానము, ఇవన్నీ రూపము దిద్దుకొని క్రమంగా క్రియాశీలకమగుచున్నాయి. దేహ నిర్మాణ చమత్కారం సృష్టికర్తా ప్రజాపతియగు బ్రహ్మదేవుని సంకల్పానుసారంగాను సృష్టి నియమానుసారంగాను స్త్రీ యొక్క ఋతుకాలములో స్త్రీపురుషుల సంయోగం చేత జరిగే కలియక సంప్రయోగముచే శుక్రశోణిత సంయోగముచే జీవ బీజ భౌతిక తత్వము ఉద్భవము అగుచున్నది. ఏకరాత్రోషితం కలలం భవతి పురుషుని నుండి శుక్లము స్త్రీ నుండి శోణితము ఈ రెండు స్త్రీ గర్భమునందు ఏకము అయినప్పుడు ఒక్క రాత్రి గడవగానే అది మీగడవలే అగుచున్నది. సప్తరాత్రోషితం బుద్భుదం భవతి వారం రోజులకు ఏడు రాత్రులకు ఆ మిశ్రమము బుద్భుదము బుడగ వలె అగుచున్నది. అర్ధమాస అభ్యంతరేణ పిండో భవతి రెండు వారాలకు ద్రవపు ముద్ద ఆకారముగా పిండము ముద్ద వలె ఆకారము పొందుచున్నది. మాసాభ్యంతరేణ కఠినో భవతి ఒక నెల రోజులు గడుస్తూ ఉండగా పలచగా ఉన్న ఆ పిండము గట్టి పడుతూ వస్తోంది. మాసద్వయన శిరహ కురితే రెండు నెలల కాలం గడుస్తూ ఉండగా ఆ పిండమునకు శిరోభాగముగా ఏర్పడుతోంది. మాసత్రేణ పాదప్రదేశో భవతి మూడు నెలలకు శిరోభాగముతో కూడిన ఆ పిండమునకు కాళ్ళు తదితర ప్రదేశముల ఆకారాలు ఏర్పడుచున్నాయి. చతుర్థే మాసే గుల్భ జఠరకటి ప్రదేశో నాలుగు నెలలు అయ్యేసరికి ఆ పిండమునకు చీలమండలములు పొట్టభాగము మొలత్రాడు చుట్టూ భాగము నడుము ఏర్పడుచున్నాయి. పంచమమాసే పృష్ఠవంశో భవతి. 5 నెలలు అయ్యేసరికి వెన్నెముక నిట్టు నిలువుగాను గట్టితనముతోనూ ఏర్పడినదగుచున్నది. షష్ఠే మాసే ముఖ నాస అక్షి శ్రోత్రాణి భవతి. 6 నెలలకు ముఖము ముక్కు కాళ్ళు చెవులు రూపుదిద్దుకుంటున్నాయి. సప్తమే మాసే జీవసంయుక్తో భవతి. 7వ మాసము గడుస్తూ ఉండగా జీవశక్తి సంయుక్తము అగుచు జీవుడు అనుభవిగా ప్రదర్శితమగుచున్నాడు. అష్టమమాసే సర్వసంపూర్ణో భవతి. 8వ నెల జరుగుచుండగా ఆ జీవపిండమునకు ఆమూలగ్రము అవయవములన్నీ సంపూర్ణంగా ఏర్పడినవగుచున్నాయి. ఆ పిండ శిశుదేహము కొంచెము కదులుచూ ఉంటుంది. సంకల్పము పనిచేయనారంభిస్తుంది. 9వ అపీవతే 9 నెలలు అయ్యేసరికి ఆ పిండము కదలటం పూర్తిగా ప్రారంభిస్తుంది. ఇక గర్భస్థ శిశువు అని పిలువబడుచున్నది. భావభావములు జాగ్రత్ స్వప్న స్వభావములు ప్రవర్తించనారంభిస్తున్నాయి. ఈ విధంగా ఆ స్త్రీ పురుష 2 దేహముల నుండి ఒక్కచోటికి స్త్రీ గర్భాశయములోనికి వచ్చి చేరిన సోనితము శుక్లము అను పేర్లతో పిలువబడే 2 శరీరక మూలక మూల సృష్టి విభాగములు శిశువుగా రూపము దాల్చుచున్నాయి. పురుష భాగము శుక్లము, స్త్రీ భాగము సోనితము, ఈ రెండింటినీ కలిపి ఆ 2 కలిసి ఉన్నప్పుడు క్లీబము అని అంటారు. ఈ విధంగా శుక్లసోనితములు, క్లీబము, పిండము, శిశువు శశవము, బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, మరణము, ఈ దశలన్నీ సృష్టికర్తయగు ప్రజాపతి సంకల్పానుసారముగా ఈ దేహము పట్ల దేహధర్మములుగా ఈ భూతాకాశమునందు అవస్థితమై ప్రవర్తిస్తున్నాయి. వీటన్నిటిలో పరమాత్మ యొక్క అంశయే ప్రవర్తితమగుచుండగా పరమాత్మయే జీవుడుగా ప్రదర్శితమగుచున్నారు. శిశువు లింగధారణ, గర్భస్థ పిండము, పితృరేతో అతిరేకాత్ పురుషోభవతి, పితృరేతస్సు యొక్క ఆధికత్వము పోవర్ పోవరిన్ చేత పుంలింగ శిశువుగా అగుచున్నది. మాతృరేతో అతిరేకాత్ స్త్రీయో భవతి, మాతృరేతస్సు యొక్క అధికత్వము ఓవర్ పోవరిన్ చేతనో స్త్రీలింగ శిశువు అగుచున్నది. స్త్రీ యోహి కామిన్యః తాసాం సుఖాధిఖ్యాత్ తాయవ బహుళ జాయంత. ప్రకృతి విధిని అనుసరించి స్త్రీలకు కామాధిక్యత కారణంగా పురుష శిశువుల కంటే కూడా స్త్రీ శిశువులు సంఖ్యాపరముగా అధికంగా ఉంటారు. ఒక్కొక్కసారి శుక్లసోనితముల పురుషుల స్త్రీల రేతస్సుల ఆధిక్యత ప్రభావములు సరిసమానంగా ఉంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఉభయోహ బీజతౌల్యే నపుసంకో భవతి. ఆ శిశువు స్త్రీ పురుష అభయలక్షణములు కలిగి ఉండి నపుంసక శిశువుగా అగుచున్నది. వృత్త్యః అనుగుణాహి ప్రవృత్యః, వృత్తి ఆవొకేషన్స్ అనుసరించే ప్రవృత్తి టెండెన్సీ ఉంటూ ఉంటుంది. కారణమును అనుసరించి కార్యము ఉండటము సామాన్యంగా యూజలీ లోకరీతి కదా. అట్లాగే తల్లిదండ్రుల రూపురేఖలను గుణములను అనుసరించి కొంతవరకు శిశువుల రూపురేఖలు స్వభావాలు ఉంటూ ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు వారి ప్రవృత్తుల రీత్యా సంభోగ సమయానికి ముందుగాని సంభోగ సమయానికి గాని వికృత గుణవంతులు, చంచల స్వభావులు, చిత్తచాంచల్యవంతులు, క్రూర స్వభావులు, తీవ్రమైన వ్యాకులత కలవారు, పగద్వేషహింస స్వభావులు, అకారణ క్షణక్షణ కోపోద్రిక్తత కలవారు, ఒకరినొకరి పట్ల తిరస్కారద్వేషభావములు పెంపొందించుకున్నవారు అయి ఉండటం జరుగుతుంటే అప్పుడు పుట్టబోయే శిశువులు పుట్టుగ్రుడ్డులు, పుట్టు చెమిటివారు, పొట్టివారు, వంకరటింకర దేహాకారములు గలవారు, శారీరక మానసిక దోషములు కలవారు అగు సందర్భములు ఏర్పడుచున్నాయి. అట్లా కాకుండా స్త్రీపురుషులు పరస్పర ప్రేమాస్పదులు, పరస్పరము ఆప్యాయత కలిగి ఉన్నవారు, స్నేహమృదుభావులు స్త్రీపురుషుల కలయికను ఉపాసనగా భావించువారు అయినప్పుడో ఆ శిశువులు తదనుగుణంగా సాత్విక దైవీ గుణ సంపన్నులు, ఆరోగ్య ప్రకాశములు గల దేహములు కలవారు అగుచున్నారు. పుష్పవతోహ ఉపరక్తయోహ అంగవైకల్యభాజః. స్త్రీల పుష్పవతిత్వ బహిష్ఠు సమయాలలో దంపతులు అపరక్తులు అయితే, సంభోగించటం జరిగితే శిశువులు బలహీనులు, అంగవైకల్యము కలవారు, శారీరక మానసిక అనారోగ్యవంతులు అగుచూ ఉంటున్నారు. కాలదేశ క్రియాద్రవ్యభోగ ఉపాధిభ్యః ఉపచితం పచిత అనురూపననురూపమూర్తయో భవంతి. స్త్రీపురుషుల కలయికకు సంబంధించిన కాలము దేశము క్రియద్రవ్యము భోగములను అనుసరించి ఆ శిశువు భారీ దేహము, అతి సన్నని దేహము, సమానం సమాన దేహములు, ఇటువంటి ఉత్తమ నల్ప ఆకార దేహములు పొందుచుండటం జరుగుతోంది. ఉదాహరణకు సాయం ప్రదోషకాలము సంయోగమునకు నిషిద్ధమని, పగలు సంయోగము చేసిశువులు రాక్షస పిశాచ ప్రవృత్తులు కలిగి ఉంటారని పురాణములలోని కొన్ని దృష్టాంతాలు తెలుపుచున్నాయి. సమ్యక్ యోగే సారూప్యం అవాప్య సమానగుణా భవంతి బింబమివ ఉపాధౌ ప్రతిబింబం. యోగ భావనతో సంయోగ వియోగాతీత భావులే. రాగద్వేషమోహ ఆవేశరహితమగు సమ్యక్ భావనతో భక్తి జ్ఞానధర్మానుసరణనుకుల లోక కళ్యాణ సంకల్పములతో సాత్విక వృత్తులు ఆప్యాయత అనురాగము ఇత్యాది దైవి సంపత్తి ఆశ్రయించుచున్నవారే. దంపతులు ఉంటున్నప్పుడు ఆ దంపతులకు సారూప్యము తమరూపమే గల సమాన గుణములు అట్టి సాత్విక దైవీ గుణములు గల శిశువులు కలుగుచూ ఉంటారు. బింబము వలెనే జలములోని ప్రతిబింబము ఉండటము సహజమే కదా. జలము చంచలముగా ఉన్నప్పుడో ప్రతిబింబము చంచలంగా ఆగుచున్నది కదా. మనస్సు చంచలముగాను అల్పభావ ఉద్రేక సమన్వితంగాను ఉంటే ఆ దోషము పుట్టిన పిల్లలకు అంటగలదు. అందుచేత దంపతులు మానవ జన్మను ఉత్తమ అవకాశముగా భావిస్తూ సంతానమును పొందటము యోగముగా ఉత్తమ గుణస్వభావము గల లోక కళ్యాణ భావములు గల శిశు సంతానము తమ యొక్క విద్యుక్త ధర్మమైన సేవగా భావించెదరుగాక. యమళ కవల పిల్లలు అన్యోన్యవాయు పరిపీడితానాం శుక్లద్వైవిధ్యే యమళో భవతః. కొన్ని కొన్ని సందర్భాలలో దంపతుల దేహములోని తీవ్రవాయు పరస్పర భావావేశ సందోహములచే పరస్పరము వాయు పీడితులగుచున్నప్పుడు శుక్ల శోణితములు రెండు రెండు విభాగాలుగా విడిపోయి ఆ దంపతులకు కవల పిల్లలు జంట పిల్లలు కలగటం జరుగుతోంది. మిశ్రప్రజ ఆమెడితా శిశువులు అంటూ శిశువులు ఎక్కడో కొద్ది సందర్భాలలో శుక్ల శోణితములు ఏకమగుచున్న క్షణములలో తీవ్రముగా విడిపోయి మరల వేగముగా జంటలుగా పరస్పర తాకిడిచే ప్రకృతి వైపరీత్యంగా అంటూ శిశువులు రూపదిద్దుకుంటున్నారు. అట్టి ఆమేడితా శిశువుల యొక్క శరీర విభాగములు పరస్పరము చొచ్చుకొనిపోయి ఏకమిశ్రమ దేహము కలవారే ఉండటం జరుగుతోంది. అత్యధికంగా మాక్సిమం మానవులలో ఐదు ఐదు అండముల వరకు ఉండవచ్చును. సామాన్యముగా ఒకరిలో ఒక అండమే ఉండటము సహజము. కొంతమందిలో రెండు అండములు ఉండి ఉంటున్నాయి. రెండుకు మించిన సంఖ్య గల అండములు వేలాది మందిలో ఒక్కొక్కరిలో ఉండటం జరుగుతోంది. పిండధారణ సమయంలో పిండము అనేకసార్లు రేతస్సు సేవించటం చేత ఒక్కొక్క శిశువులో అంగములు మామూలుగా కాకుండా అధికంగా ఉండటం జరుగుతోంది. మరికొన్ని సందర్భాలలో రేతస్సును అల్పముగా సేవించటం చేత ఆ పిండ శిశువు శుష్కమైన అల్పమైన తక్కువ అంగములు కలిగి ఉంటున్నది. ఎప్పుడో సుదీర్ఘకాల విరామముగానో అన్యాపదేశముగానో వెరీ డ్రారీ ఆబ్సెంట్ మైండెడ్ స్లీపీ స్టేట్ సంభోగము జరిపినప్పుడు కొన్నిసార్లు యుగ్మములు చర్మపు ముడతలు అధికంగా ఉండే శరీరము నిర్మితమవుతోంది. ఇదంతా అనిర్వచనీయమగు అప్రతిహతమగు ప్రకృతి వైపరీత్య చమత్కారములు. శ్లో పంచాత్మక సమర్థః. పంచాత్మక తేజస అధిగంధరసశ్చ. సమ్యక్ జ్ఞానాత్ ధ్యానాత్ అక్షరము ఓంకారం చింతేతి. ఈ విధంగా తల్లిదండ్రుల శారీరక మానసిక ప్రవృత్తులను, యోగయోగ భావోద్విగ్నతలను, స్వీకరించే ఆహార పదార్థాలను, పంచభూత దేవతల సహకార సంపత్తులను అనుసరించి శుక్రసోనిత మిశ్రమముగా ఆరంభమగుచున్నది. దేహబిందువుగా పరిణమించుచూ, జీవతత్వముగా పరిణమించుచూ సమర్థము, పంచేంద్రియ పరిపుష్టము అగుదేహముగా రూపము పొందటం జరుగుతోంది. దేహములో పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు రూపుదిద్దుకుంటున్నాయి. క్రమంగా దేహములో శబ్దస్పశరుపరస్గంధములను తెలుసుకునే తెలివి రూపము, చిత్ విలాసకిరణము స్థానభూతమగుచున్నది. సమ్యక్ జ్ఞానము, విచక్షణాజ్ఞానము, ధ్యాస ఆవుకెసన్ రూపమగు ధ్యానము, అనుభవము, అనుభూతి. అక్షర పరబ్రహ్మతత్వమగు ఓంకారము, ఆత్మ ఈ మూడు భౌతిక దేహంలో ప్రత్యక్షమగుచున్నాయి. ఈ మూడింటి యొక్క చింతన రూపముగా చిత్తము ఉత్పన్నమగుచున్నది. ద ఎక్స్పీరియన్సర్ ఈజ్ బిగినింగ్ హీజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్. ఇక ఆ శిశువు క్రమంగా ఏకమక్షరమోంకార సంజ్ఞార్థము అగు అనుభూతి ఇట్టిదో అనుభూతం చేసుకుంటున్నాడు. అప్పటికి ఇంద్రియ ప్రపంచము భౌతికంగా ఎదురుగా లేదు కనుక శరీరములో పంచభూతములు, మనస్సు, ఆలోచన, బుద్ధి, విచక్షణ, చిత్తము, ఇష్టాయిష్టములు అనబడే అష్టవిధ ప్రకృతి తొమ్మిది వనెలలో సంపూర్ణముగా రూపుదిద్దుకుంటున్నాయి. అష్టవిధ ప్రకృతి షోడశ వికారాలు పూర్తిగా తయారవగా జీవుడు దేహము యూసర్ అండ్ యూసేజ అభయము సర్వలక్షణ సంపూర్ణమైనవగుచున్నాయి. పరస్పరము సమాశ్రయించినవగుచున్నాయి. ఇకప్పుడు ఆ శిశువులో తన యొక్క ఇతః పూర్వపు అనుభవములకు సంబంధించి జ్ఞాపకములు గుర్తుకురావటం, విమర్శన విచారణలకు విషయములవటం ప్రారంభమగుచున్నాయి. ఇంతకుముందు జరిగిపోయిన దేహముల జీవజాతి, జన్మకర్మలు, సంబంధానుబంధ బాంధవ్యములు, వాటివాటికి సంబంధించిన శుభంశుభ విశేషాలు, సుఖదుహకాలు, తప్పు ఒప్పులు మనోదర్పణంలో స్ఫురించనారంభిస్తున్నాయి. పూర్వజాతిం స్మరతి కృతర్కృతం కర్మ విభాతి శుభాశుభకర్మ విందతి. ఈ దేహంతో ఇట్లాగూ, ఆ దేహముతో అట్లాగు జరిగిపోయింది కదా, ఇది ఇట్లా చేశాను, అది అట్లా అనుకుని కూడా చేయలేకపోయానే, అదంతా ఇట్లా అనుకుంటే అట్లా జరిగిందేం, ఇది బాగా చేశాను, అది నేను చేయటం అశుభప్రదమేగా. ఈ రీతిగా బాగోగుల గురించి తలచుచూ సుఖదోహకములు పొందటము ప్రారంభిస్తున్నాడు. ఆ శిశువు యొక్క విచారణ, విశ్లేషణ, యోచన, భావన, అనుభూతి, ఊ బాధకోపము ఇటువంటి ఆలోచన తరంగాలు ఈ రీతిగా అనుభూతి రూపమే అతనిని స్పృశించనారంభిస్తున్నాయి. నవమాస గర్భస్థ శిశువు ఆలోచన పరంపరలు నానా యోగి సహస్రాణి దృష్ట్వాచ ఏవ తతో మయ. ఆహా, నేను ఇప్పటికీ రకరకాల వేలాది జీవజాతులలో జనించాను, మరణించాను, అసంఖ్యాకంగా తల్లుల గర్భములను దర్శించాను, వాటియందు జీవించాను, శయనించాను, ఇప్పుడు ఈ మాతృయోనిలో ప్రవేశించాను, ఇప్పటికీ ఎన్ని మాతృయోనులలో ప్రవేశించి ఆ దేహముల నుండి నిష్క్రమించియున్నానో అసంఖ్యాకం. అంతూపొంతూ లేదు కదా. ఆహార వివిధ భుక్తాహ పీతాశ్చ వివిధాహ స్తనాహ అనేక విధములైన ఆహారాలు స్వీకరించాను, రకరకములైన తల్లుల స్థనములలో పాలుగ్రోలాను, అనేక చోట్ల పుట్టాను, ఇంకెన్నో చోట్ల చచ్చాను, భూమండలమంతా నేను అనేక చోట్ల జన్మభూములుగా కలిగి ఉండటం జరిగింది, అనేక ప్రదేశాలు నాకు శ్మశానాలు కూడా అవటం జరిగింది, ఈ విధంగా నాకు ఏకానేక భూప్రదేశాలన్నీ కూడా జన్మస్థలములు, మరణించిన స్థానములు కూడా అయి ఉన్నాయి కదా. శ్లోక్ జాతశ్చాస్మి మూతశ్చాస్మి సంసార్యస్మి పునః పునః జన్మ మృత్యు పునర్జన్మ పునః మృత్యః పునర్జన్యః. ఎన్నోసార్లు పుట్టాను, చచ్చాను, మరల మరల ఈ దేహములోని ఇంద్రియ ద్వారముల ద్వారా ధ్యాస ప్రవహించుచున్నప్పుడు ఏ దృశ్యము, దృశ్య విషయాలు నాకు అనుభవమగుచున్నాయో ఇదియే కదా నాకు సంబంధించిన సమస్తము సమగ్రము అగు సత్యము అని తలచి సంసార చట్రములో ఇరుక్కొని దేహ పరంపరలలో గడుపుతూ వచ్చాను. గర్భవాసే మహద్దోహకం మోహోదోహకం చ జన్మసు. ఆహాహా, తల్లి గర్భములోని పిండమును ఆశ్రయించి పిండశిశు స్వరూపుడనై ఎన్నిసార్లు ఎంతెంతగా దుహఖాలు పొందాను. తల్లి గర్భము నుండి బయల్వెడలుచు ఎన్ని బాధలు దుహఖాలు అనుభవించాను. అదంతా ఎంతటి మోహము. వోట్ ఆన్ ఇల్యూజన్ దాట్ వాజ్ మెనీ మెనీ టైమ్స్ సిరియల్లీ అండర్గోన్ బై మీ. బాల్యే దుహఖం తథా శోకః ప్రవశ్యం చ మూఢతః. సరే, ఇట్లాగో అట్లా తల్లిగర్భంలోంచి బయల్వెడలి పాంచభౌతిక దృశ్య ప్రపంచములలోనికి అనేకసార్లు ప్రవేశించాను. అటు తరువాత ఆకలి దప్పిక నిస్సహాయత బెంగాటపాటలు, ఆశనిరాశలు పేరాశలు ఇటువంటి అనేక దోషములచే విమూఢుడనే పరవశము పొందుచు అనేకసార్లు బాల్యదుహకాలు బాలదశ వేదనలు అనుభవించాను కదా. బాల్యములోని మూఢత్వము సేర్ ఇగ్నోరాన్స్ తో కూడిన పరవశ్యము ఎంతటి బాధాకరము. యౌవనోకు క్రమంగా యౌవనమును పొందుచుండటం జరుగుతూ ఉండేది కదా. హితాకరణం ఆలస్యం అహిత ఆచరణం తథా యౌవనే విషయాసక్త్యః అతాపత్రయ నిపీడితః. ఆ విధంగా యౌవనములో ప్రవేశించిన తరువాత మంచి పనులు చేయబుద్ధి కాదు, వాటి పట్ల బద్ధకము తిరస్కారము పెంపొందినవై ఉండేవి. అహితమైన దుర్మార్గపు చెడు పనులు ప్రారంభించటానికి మాత్రము ఎక్కడలేని ఉత్సాహముత్తేజము వచ్చిపడుతూ ఉండేది. అనేక లౌకిక విషయముల పట్ల కట్టలు త్రెంచుకొని వస్తున్న ఆసక్తి అధిభౌతికము అధిదేవికమాధ్యాత్మికము రూపములలో ఉండి మెనస్ మూడు తాపాలు తాపత్రయాలు వీటిచే నిత్యము పీడించబడటము. ఈ విధంగా ధ్యాస ఇంద్రియ విషయములకు ఆవల ఉన్న నిత్యము సత్యము అగు ఆత్మజ్ఞానము పట్ల శ్రద్ధగాని ఏకాగ్రతగాని ఏమాత్రము కుదరటమేలేదు. దేహంలో ప్రవేశించటం, ఇంద్రియ విషయాలలో పడటం, దేహనిష్క్రమణం, ఇంకో దేహం, ఇదే పని అయిపోతూ వస్తోంది. ఇక వార్ధక్యము నిర్వర్తించిన నిర్వర్తించని కర్మల గురించి వ్యవహారముల గురించి అనేక చింతనలు, దేహములో అనేక బాధలు రోగములు, ఎప్పుడు చావు వచ్చి పడుతుందో ఏమో అనే మరణ భయము, అనేక ఆశనిరాశ దురాశ పేరాశ భావాలు, తీరని కోరికలు, అభిమానములు, లోభములు, కామక్రోధముల సంకటములు, అనేక ఉత్కంఠలు, ఏది ఏ విధంగా ఏమవుతుందోననే ఉద్వేగములు, స్వతంత్రంగా ఏమీ చేయలేనట్టి నిస్సహాయత, ఇటువంటి అనేక దోహకములతో అనేక వార్ధక్యములు గడిచిపోయినాయి. అసలే జన్మ అనునదే అనేక మహాదుహఖములు అనే మహావృక్షమునకు బీజము. దుహఖబీజం ఇదం జన్మ దుహఖరుపంచ దుస్సహం. జన్మంతా కూడా సహింపరాని దుహఖరుపము. అటువంటి పరిస్థితులలో అనేక దేహపరంపరలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు ఈ వర్తమాన గర్భస్థ శిశుస్థితి అనుభవిస్తున్నాను. దుహఖ నివృత్తికి ఉపాయాలు ఏమిటి? యోగము జ్ఞానము ప్రవృత్తికి వేరైన నివృత్తి ధర్మములు ఇవి మార్గములుగా విజ్ఞులు చెప్పుతూ వస్తున్నారు. ఇవి నేను విని కూడా సరైన రీతిలో ఆచరించకుండానే వారి మాటలు పెడచెవిని పెట్టాను. ఫలితంగా గొప్ప అవకాశములు గల అనేక ఉపాధులు నిష్ప్రయోజనంగా బుగ్గిపాలు అయిపోయాయి. ఇప్పుడు మరల ఈ తల్లి గర్భములో శిశుదేహంలో చిక్కుకుని ఉన్నాను. అయ్యబాబోయ్, ఇది ఏమి స్థితి? ఎంత కష్టం! దోహఖసాగరంలో మునిగి ఉన్నాను. అహో దోహఖ దధౌ మగ్నో నా పశ్యామి ప్రతిక్రియ. ఈ దుఃఖస్థితి బంధస్థితి తొలగేందుకు ఏమీ ప్రతిక్రియ చేయలేని పరిస్థితి, దుస్థితి. ఖిక్ అజ్ఞానము, ఖిక్ అజ్ఞానము, ధిక్కామక్రోధ సంకటము. ఓ నా అజ్ఞానమా, నీకు ధిక్కారము, నీకు ధిక్కారమగుగాక. నేను అనేక ఉపాధులతో ఆశ్రయించిన కామక్రోధములు ధిక్కారమగుగాక. అవియే నన్ను ఇప్పటీ ఈ స్థితికి ఈడ్చుకుంటూ తీసుకువచ్చాయి. ఈ ఇంద్రియ విషయములే, ఈ దేహమే నా సర్వస్వము, ఇదియే సమగ్రము అని అనుకుంటూ అనేక దేహాలలో బద్ధుడనే జీవిస్తూ మరణిస్తూ వస్తున్నాను. అట్టి నా అజ్ఞాన శృంఖలములకు, బేడీలకు ధిక్కారమగుగాక. ఇక ఇంద్రియ విషయములకు, ఇంద్రియములకు కూడా ఆవల ఉన్న ఆత్మతత్వ జ్ఞానమును సముపార్జించుకోవటానికే ఆచార్యులను సమీపించి వారి బోధల ద్వారా ఆత్మవిచారణారూపముగు విచక్షణను పెంపొందించుకొనెదనుగాక. సాంఖ్యయోగమును సమాశ్రయించెదనుగాక. సరే, అయినదేమో అయినది, ఇప్పటి మాట ఏమిటి? ఇప్పుడు మాతృగర్భంలో చిక్కుకొని ఈ గర్భనరక దుహకాలన్నీ అనుభవిస్తున్నాను కదా. ఈ మాతృయోని నుండి ఎట్లాగో అట్లా విడుదల అయ్యానా, ఇక అశుభమునకు క్షయకర్త, పురుషార్థప్రదాత అయినట్టి జగదీశ్వరుడగు పరమాత్మను శరణువేడి తద్వారా సంసార శృంఖలములను త్రెంచివేసుకునెదనుగాక. సర్వశక్తిమంతుడు, సచ్చితానందాత్మస్వరూపుడు, సర్వకారణ కారణుడు, సర్వమునకు పరమైనట్టి పరమేశ్వరుడు, సర్వము తానే అయినవాడు, సర్వమును ఉత్తేజపరచుచు ప్రకాశవంతము చేయుచున్నట్టి భర్గుడు, సర్వదేహాలలోని సర్వేంద్రియములకు అధిపతియగు పశుపతి, కాలహ కాలస్వరూపుడగు రుద్రుడు, దేవతలకే దేవుడైనట్టి దేవదేవుడు, మహాదేవుడు, శరణన్నవారికి ఆత్మానందమునకు ఆత్మసాక్షాత్కారమునకు త్రోవ చూపించి నడిపించు జగద్గురువు అగు పరమేశ్వరుని స్తోత్రం చేస్తాను, పూజిస్తాను, ఆరాధిస్తాను, శరణువేడుతాను. అంతేగాని ఇంద్రియ విషయబద్ధుడను అవనే అవను. ఇంద్రియ విషయములు అనే సర్పములు సంచరించే నూతిలో పడిన కప్పవలే అటూ ఇటూ గెంతులు వేయను. ఈ యోని బంధము నుండి ఈ ఒక్కసారి విముక్తుడనే బయల్వెడలానా? ఆ భగవంతుని కరుణాకటాక్ష వీక్షణను సముపార్జించుకోవటానికై గొప్ప తపస్సు, ధ్యానము, యోగము ప్రారంభిస్తాను. అదొక్కటే నా పని. ఈ గర్భవాసము నుండి బయటపడగానే అమృతానంద ప్రదాత, అపరిమితుడు, అనామయుడు, నారాయణ నామధేయుడు అగు ఆ విష్ణు భగవానుని హృదయమునందు నిలుపుకొని సర్వదా ఆయననే భజిస్తాను, ఉపాసిస్తాను. అంతేకాని దృశ్య విషయముల జోలికే వెళ్లను. ఈ మాతృకుక్షిలో, తల్లి గర్భములో చిక్కుకున్న నేను ఇప్పుడు అనుభవిస్తున్న బంధనముల నుండి విముక్తుడనయ్యానా? ఇక అప్పటి నుండి ఈ కనబడేదంతా కూడా వాసుదేవమయమే. సర్వాత్మకుడగు వాసుదేవుడే నాకు కనబడుచున్న సర్వజీవులుగా ఉన్నారు కదా అనే అనన్య చింతనను ఆశ్రయిస్తాను. సర్వకర్మలు కార్యక్రమములను ఆ వాసుదేవునికే సమర్పించి నా మనోచిత్త బుద్ధ్యాహంకారములతో ఆయననే పూజిస్తూ ఆయనను కర్మజ్ఞానయోగముల ద్వారా సంతోషింపజేస్తాను. ఆయన దయచే జన్మకర్మ చక్రము నుండి, దృశ్యమోహముల నుండి విముచ్యుడనవుతాను. అంతేగాని ఇంద్రియ విషయములను నమ్మి కామక్రోధములను ఆశ్రయించి ఇక మరల మోహములో పడనుగాక పడను. ఓ గతించిన బంధువులారా, మీకోసమై ఎన్నెన్నో పుణ్యపాప కార్యములను ఆచరించాను. నా వాళ్ళు, నా పిల్లలు, నా భార్య, నా బంధువుల అని తీవ్రంగా భావిస్తూ కామరాగమోహములతో అనేక చెయ్యకూడని పనులను కూడా చేశాను. అనుక్షణము ఎవరెవరికొరకో తాపత్రయములు అనుభవిస్తూ కాలం గడిపాను. నావారు, నీవారు, పైనవారు, కానివారు, శత్రువులు, మిత్రులు, క్లిష్టం అయినవారు, కానివారు అని అనుకుంటూ జగత్ ఉదృశ్య వీధులలో ఓరకుక్కలాగా తిరుగాడాను. సంతానము కోసము, కుటుంబము కోసము, బంధువుల కొరకు ఇంకా ఇంకా ఏదో చేయాలి, కట్టుబెట్టాలి అని తలుస్తూ భగవత్ప్రసాదితమగు ఆయుష్ను వృధా చేసుకున్నాను. ధర్మమును విడిచి అర్ధకామముల వెంట పరుగులు తీశాను. చివరకు జరిగిందేమిటి? గతాహతే ఫలభాగనః. నేను సంపాదించదానిని పంచుకున్నవారు, అనుభవించినవారు, నేను తాపత్రయపడినవారు ఈ వారంతా కూడా వారివారి త్రోవలలో ఎక్కడో ఉండిపోయారు, ఎటెటువైపో వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు నాగతి ఏమిటి? అట్టి నావారు నావారు అనుకుంటూ నిర్వర్తించిన అనేక అర్ధకామ సంబంధమైన అనేక దుష్టకర్మల ఫలితాలన్నీ ఏకాకిగా అనుభవిస్తున్నాను. ఆ బంధువులందరూ నాకు తోడు అయ్యారా? లేదే, లేనే లేదు. ఏకాకీతేన దహ్యామి గతాహతే ఫలభాగనః. ఎవరు చూస్తారులే అని అనుకుంటూ నేను అనేక పాపకార్యాలు చేసి ఉన్నాను. పరమాత్మ అనే ఆయన సర్వసాక్షి అయి ఒకరు ఉన్నారు. ఆయన తప్పు చేస్తే తప్పక శిక్షిస్తారు కదా అనే విషయమే నేను పట్టించుకోలేదు. ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగడా? నాస్తికుడనే, సృష్టికర్త లేడు, ఎవ్వరూ లేరు అని పలుకుచూ భయం లేకుండా తప్పుడు పనులు చేశాను. భుంజామి తత్ఫలం హి అద్యా. వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబోలు. అప్పటి కోపము, ఆవేశము, కసదుషణంపశబ్దాలకు తదనంతర ప్రయోజనములు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇతరులకు బాధ కలిగించినదంతా ఇప్పుడు కట్టి కొడుకుతోంది. ఇక ఆ తప్పులు చేయను. పరమాత్మకు భయపడి ధర్మానికి కట్టుబడి జీవిస్తాను. ఆస్తికుడనే పరమాత్మ యొక్క ఆగ్రహమునకు లోను కాకుండా అనుగ్రహము కొరకే కర్మభక్తి జ్ఞాన సర్వసమర్పణ దేవి గుణ సంపత్తులను నిర్వర్తిస్తూ ఆత్మభావన వృద్ధిపరచుకుంటాను. పెద్దలు చెప్పిన మార్గంలో నా యొక్క కేవల స్వరూపము వైపు దృష్టి సారించి కైవల్యము సిద్ధించుకుంటాను. ఈ విధంగా మాతృగర్భస్థమగు శిశుదేహము ఆశ్రయించిన ఆ జీవాత్మ ఏవం నానావిధ అనర్థాన్ పరిచింత్య ముహుర్ముహుః. తాను కృతం ఉపాధులతోనూ, అంతకుముందటి ఉపాధులతోనూ నిర్వర్తించియున్న అనేక దృశ్య సంబంధములైన అనర్థములగు కర్మలను, భావావేశములను మరల మరల గుర్తు తెచ్చుకుంటూ పరిచింతన చేయుచున్నాడు. వర్తమాన గర్భస్థయోని బంధము ఎట్లా తొలగుతుందిరా బాబూ? ఎవరు దిక్కు అని వేదన చెందుచున్నాడు. తాను ఇతః పూర్వపు దేహములతో పొందిన ఇంద్రియ విషయముల పట్ల, సంపదలు, స్వజనులు, సిరులు, ఇల్లుధనము మొదలైనవి, భౌతిక సుఖధ్యాసలు ఇత్యాది కార్యక్రమముల పట్ల బుద్ధిని నిలిపి సంసారపు బంధములను తొలగు ప్రయత్నములు చేయనందుకు పశ్చాత్తాపడుచున్నాడు. సంసార దోహకములు ఎటువంటివో మరల మరల గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. సస్వత్ సాంసారికం దోహకం స్మృత్వా నిర్వేదం ఆప్యచ. తన యొక్క అవిద్యాపూర్వకమైన కర్మలను స్మరిస్తున్నాడు. గుర్తు చేసుకుని అంతరాంతరాలలో నిర్వేదన చెందుచున్నాడు. అనేక విషయాలు గుర్తు చేసుకుని మోహమునకు లోను అగుచున్నాడు. అవిద్య, కామ్య కర్మలు మొదలైనవి తలుచుకుని మోహపరవశుడగుచుండటం జరుగుతూ ఉంటోంది. ఈ జీవుడు ఒకటి తరువాత మరొకటిగా వందల వేల రకరకాల జంతుజాతుల మాతృయోనులలో ప్రవేశించాడు, నిష్క్రమించాడు. యంత్ర మహాచక్రములో ప్రవేశించినవాడు ఆ యంత్ర చక్ర గమనముతో బాటే పైకి క్రిందికి తిరుగాడుతూ ఉంటాడు కదా. ఆ విధంగా కల్పన, భావన, ఊహాను స్వకీయ మాయలో ప్రవేశించి జీవుడు అనే అంశకు బద్ధుడు అగుచూ ఉండి తల్లుల గర్భములలో ప్రవేశిస్తూ బయటపడుతూ పుట్టుచు మరణిస్తూ దేహదేహాంతరములలో తిరుగాడుచున్నాడు. ఇట్లాగురా ఈ జన్మ మృత్యుచక్ర భ్రమణముల నుండి బయల్విడలేది అని తలచుచున్నాడు. కొన్నిసార్లు ముముక్షువై ప్రయత్నించికూడా జన్మకర్మల వేగ గమన పరిధుల నుండి బయటకు రాలేకపోతున్నాడు. ముముక్షుహ యతతే తత్రా అసత్తో యంత్రేణ పీడ్యతే, జన్మకర్మలను పీడగా అనుభవిస్తున్నాడు. ప్రసూతి వాయుస్పర్శ, ఇప్పుడు గర్భవాసములో ఉండి ప్రసూతి వాతముచే వాయువులచే స్పృశించబడినప్పుడల్లా నలిగిపోతూ మహద్దుహకమును ఆ శిశువు పొందటం జరుగుతోంది. ఒకానొక రోజు ప్రసూతి వాయువుల పీడనముచే ఆ శిశుదేహము క్లేశములు పడుచు యోని నుండి బయటపడుతోంది. మరొక అద్భుతం, ఆ శిశువు నేలమీద పడగానే వైష్ణవ వాయు సంస్పర్శచే అతని గర్భనరక బాధలు తొలగుచున్నాయి. పుట్టిన బిడ్డ పుట్టగానే ఉగ్రదృక్, క్రూరదృష్టి కలవాడై స్నానము చేయించేసరికి సర్వాంతర్యామి విశ్వదృశ్య రూపుడగు వైష్ణవ స్పర్శచే స్వాంతనము చెందుచున్నాడు. గొప్ప విశేషం ఏమిటంటే, పుట్టిన ఆ శిశువు తన యొక్క జనన మరణములను తాను గర్భములో స్మరించిన పూర్వజన్మ స్మృతులను తాను దేహోపకరణముతో నిర్వర్తించాలనుకున్న ప్రణాళికలను శుభ అశుభకర్మల స్ఫూర్తిని ఇవన్నీ యాథాలాభంగా ఏమరుచుచున్నాడు. ఆతనికి ఆ విశేషాలన్నీ స్ఫురించటమే లేదు. అయితే నిగూఢంగా పూర్వజన్మల వాసనలు మాత్రము సూక్ష్మ సంస్కార రూపములుగా ఆతనితోబాటే ఆతనియందు దాగి ఉంటున్నాయి. ఇక జన్మించిన ఆ శిశువు దేహియే దేహము గురించి, ఇంద్రియముల గురించి, ఇంద్రియ విషయముల గురించి, కనబడేవి, వినబడేవి, స్పర్శ, రుచివాసనలు మొదలైనవి ఏ విధంగా తెలుసుకుంటూ ఉండటం జరుగుతోంది? కథం అథో జానాతి, ఈ విషయమై వివరించుకొనెదముగాక. దేహములో వాతము, పిత్తము, శ్లేష్మము అను మూడు ధాతువులు ఉంటున్నాయి. అవి సమపాళ్లలో అవసరమైనంతగా ఉండి సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు ఆ జన్మించిన శిశువు ఆరోగ్యవంతుడై ఉంటున్నాడు. వాతము వాయు సంబంధమైనది, పిత్తము స్థూల సంబంధమైనది, కఫము జల సంబంధమైనది. ఒకవేళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి స్వీకరించిన విపరీతాహారములు కారణంగానో లేక జన్మించిన తరువాత పొందిన దోషపూరిత ఆహారముల వల్లనో వాత పిత్త కఫములవసరానుసారము సమపాళ్లలో ఉండకపోతేనో ఆ శిశువు దేహము రోగగ్రస్తమవుతోంది. ముఖ్యంగా పిత్తధాతువులు సమరూపంగా ఎక్కువ తక్కువ కాకుండా తగినంతగా ఏర్పడుచు ఉంటేనే ఆ దేహధారుడు ఇంద్రియములను, ఇంద్రియ విషయములను సక్రమంగాను సరైన రీతిగాను ఎరుగగలుగుచున్నాడు. పిత్తధాతువు అల్పంగా ఉంటే అల్పముగా మాత్రమే ఇంద్రియ శక్తితత్వాలు ఉపయోగించగలుగుచున్నాడు. అధికంగా ఉంటే అధికాధికంగా విషయాలు తెలుసుకోగలుగుచున్నాడు. పిత్తధాతువు వికృతరూపంగా ఉంటే ఆ జీవుని మనస్తత్వము కూడా వికృతంగా ఉంటోంది. విపరీతమైన భావాలు అతడు కలిగి ఉంటున్నాడు. పిత్తధాతువు తీవ్ర వికృతత్వము వలన ఉన్మత్తుడై పిచ్చివాడై చరిస్తున్నాడు. అట్టి పిత్తధాతువు శరీరమునందలి అగ్నిచే సమ్మిళితమగుచు దేహములో ఇంధనము రూపముగా ఉంటూ వాయువు యొక్క స్పర్శలచే ప్రజ్వరిలుచు లోపల బయట కూడా విషయభోగము కొరకై సహకరిస్తూ ఈ దేహము క్షయించకుండా కాపాడుతోంది. పిత్తధాతువు బలహీనమైతే క్రమంగా దేహములోని స్థూల విభాగము కూడా శిథిలము కాగలదు. అగ్ని సహి అగ్ని కతి విధోభవతి. ఈ దేహములో అగ్ని ఉండి దేహమును దేహవిభాగములను దేహోపకరణములగు శబ్ద స్పర్శ రూపరస గంధములను ప్రజ్వలింపజేస్తూ దేహమును ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటోంది. అగ్ని యొక్క తేజోప్రభావమే అంతా కూడా. త్రీణివై శరీరాణి ఈ దేహమునకు సంబంధించిన స్థూల సూక్ష్మకారణ శరీరములు. త్రిణివావ రేతాగంసి త్రివిధములైన రేతస్సులు రసతత్వములు. త్రిధాతుహ వాత పిత్త కఫధాతువులు. త్రయిమే ద్రష్ట దర్శన దృశ్యములు. త్రివిధో అగ్న్యః దేహములోని మూడు విధములైన అగ్నులు. త్రైతానమ శరీరకో స్థూల సూక్ష్మకారణ శరీరములు. ఇవన్నీ అగ్ని యొక్క తేజోవిభాగము చేతనే ఉత్తేజితమై ప్రవర్తించటం జరుగుతోంది. త్రి అగ్నులు జీవన్ యజ్ఞము తత్వజులగు మహనీయులు జీవితము అనుదానిని పవిత్రమహత్తర యజ్ఞముగా దర్శిస్తున్నారు. జీవన్ యజ్ఞములోని త్రి అగ్నులు జ్ఞానాగ్ని దర్శనాగ్ని కోష్టాగ్ని. ఈ మూడు రీతులుగా జీవన్ యజ్ఞాగ్ని ఈ దేహమును తేజోమయముగా ఉత్తేజితముగా అర్థవంతముగా చేయుచున్నది. జ్ఞానాగ్ని యొక్క చర్య క్రియ మనస్సు. దర్శనాగ్ని యొక్క చర్య క్రియ ఇంద్రియములు. కోష్ఠాగ్ని యొక్క చర్య క్రియ దహరాకాశము ప్రాణశక్తి. ఏతానామ శారీరకో వైశ్వానరః ఈ మూడు వైశ్వానరుని శారీరక దర్శనములు. కోష్ఠాగ్ని ప్రాణనపానముల రూపమును దాల్చి ఈ జీవుడు నోటితో ప్రతిరోజు భుజిస్తున్న భక్ష్యభోజ్యలేహ్యచోష్య రూపములైన షడ్రుచులు ఆరు రుచులు గల పదార్థములను రసశక్తి రూపముగా మార్చి ఆ రసశక్తి దేహములోని నరనరములు అందుకునేటట్లు శరీర తీరును నడుపుచున్నది. అట్టి మహత్తర ప్రభావ సమన్వితమగు తాను తినిన ఆహారమును పచనము చేసి జీర్ణము చేస్తున్న అగ్నిని వైశ్వానరుడుగా కొన్ని పురాణ ఇతిహాసములచే చెప్పబడుచున్నది. ఈ జీవన మహాయజ్ఞ కార్యక్రమానికి ద్రష్ట దర్శన దృశ్యములకు ఆవలగల దృక్ స్వరూపమే త్రిగ్నులలోని దర్శనాగ్ని అయి ఉన్నది. అట్టి దృక్ స్వరూపము లికేవల దృక్ లేక ఆత్మచైతన్యమురి ఈ జీవన్ మహాయజ్ఞమునకు ప్రారంభపు వాక్యమగుచున్నది. విజ్ఞానము అనే వికాసము ఓ వికృతిని స్వీకరించి దృశ్యమును దర్శించటము అను నాంది ప్రస్తావన జరుగుచున్నది. అనగా దృక్ స్వరూపము తెలుసుకొనవాడు రూపి అయి దృశ్యమును తెలుసుకోవటం అనే ఒక యజ్ఞ కార్యక్రమము వినోదియే ప్రారంభిస్తున్నారు. అట్టి దర్శనాగ్ని స్వరూపమగు దృక్ ఇంద్రియ గోళములందు ఉపా హృదయ స్థానమునందు చక్షువులందు వెలుగొందుచు అచ్చటచ్చట ముఖ్య స్థానములుగా కలిగినదగుచున్నది. జీవన్ యజ్ఞము శారీరక యజ్ఞము యజ్ఞ విశేషాలు. ఈ జీవితము అనే సందర్భమును జీవన్ మహాయజ్ఞమును నిర్వర్తిస్తున్నట్లుగా శారీరక యజ్ఞకో విధులు భావన చేస్తున్నారు. అనగా నా ఈ జీవన్ యజ్ఞము జననముతో ప్రారంభమై మరణముతో ముగుస్తూ ఉంటుంది అనే అవగాహనతో జీవిత సందర్భమును వారు దర్శిస్తున్నారు. ఈ జీవన్ యజ్ఞములో హృదయము దక్షిణాగ్ని స్థానము అని ఉదరము పొట్ట గార్హపత్యాగ్ని అని ముఖము ఆహవని అగ్ని అని పురుషుడు జీవుడు ఈ జీవన్ యజ్ఞమునకు యజమాని యాగకర్త అని విచక్షణ రూపముగు బుద్ధి యాగకర్త యొక్క ధర్మపత్ని అని జీవనయజ్ఞము నందు అనుక్షణము పాల్గొనుచున్నవారే ఉంటున్నారు. సచ్చిత్ దాంపత్యం: ఒకటి పురుషుడు, రెండు ఆయన యొక్క బుద్ధి దంపతులై ఈ జీవన్ యజ్ఞమును నిర్వర్తిస్తున్నారు. ఎందుకు? వినోదము ఆనందము కొరకే. సత్ పురుషుడు, చిత్ బుద్ధి, ఆనందము వినోదము కనుక సంతోషము వినోదము ఇవియే ఇక్కడ యజ్ఞదీక్ష. ఈ దేహములోని జ్ఞానేంద్రియములు, కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నోరు ఇవియే యజ్ఞపాత్రలు. ఇందలి కర్మేంద్రియములు, కాళ్ళుచే తెలుగుదము పస్థ యజ్ఞ కార్యమునకు ఉపకరణాలు, పనిముట్లు, ఇన్స్ట్రుమెంట్స్. సత్రే శారీరకే, శరీరమే యాగశాల. తత్తత్ దేవతాయవ ఋత్విజ తటస్థ యథా దేశం యజమానమనుజయంతే. ఈ శరీరములో నాటక దీపమవలే తటస్థులే ప్రకాశిస్తున్న దేవతాశక్తులే దేవతలే యజ్ఞమును చేయించే మంత్రద్రష్టలగు ఋత్విజులు. వారంతా కూడా యజమానితో కూడి ఈ దేహయజ్ఞమును నిర్వర్తిస్తున్నారు. దేవతలు సృష్టిరచనలో పాల్గొనే అశరీర దివ్య ప్రజ్ఞలు. ఈ శరీరము యజ్ఞశాల, శిరః కపాలము యజ్ఞకుండము. ఈ దేహం యొక్క కేశములు, వెంట్రుకలు దేహయజ్ఞవిధికి సంబంధించిన దర్భలు. ఈ శరీరము యొక్క ముఖమే యజ్ఞము యొక్క అంతర్వేది. మంత్రశాస్త్ర సంబంధమైన ప్రజ్ఞా విశేషాల రూపము. దేహమును ఇంద్రియములను ఉపయోగించి ఏవేవైనా చేయాలి, కావాలి, పొందాలి అను కామమే ఈ శారీరక యజ్ఞములో అగ్నికి సమర్పించే ఆజ్యము, నేయి. గర్భస్థ పిండమును ఆశ్రయించిన క్షణం నుండి జీవితకాలము శరీరము త్యజించే వరకు యజ్ఞకాలమే, సత్రయాగకాలమే. దహరో నాదస్సామహ: ఆకాశతత్వమగు పలికే నాదము శబ్దోచ్చారణ శారీరక యజ్ఞములో అంతర్విభాగంగా పలికే సామవేదగానము. జీవిత అంతర్విశేషాలు, బహిర్విశేషాలే మధ్యమ పర పశ్య శబ్దాలు, శబ్దార్థాలు పర పశ్యంతి మధ్యమములు ఋక్వేద రుక్కులు, ఋక్వేదమంత్రములు. పరుషాని అథర్వఖిలాని గట్టిగా మాట్లాడే మాటలన్నీ అథర్వవేదఖిలములు ఉపాసనలు. పలికే సత్యవాక్కులు సునూతాని వ్యాహృతయ. సత్యవాక్కులన్నీ దేవతా స్తోత్రరూపమగు వ్యాహృతులు. ఆయుష్షు ఆయుహ బలం: ఆయుష్యే యజ్ఞకర్త యొక్క ఓపిక రూపమైన బలము. పిత్తం పశువో దేహములోని పిత్తధాతువే యజ్ఞపశువు. మరణము మరణమే దడేత్ శారీరక యజ్ఞ పరిసమాప్తి సూచకమగు అవభృత స్నానము. మరణించినవాని భౌతిక దేహమునకు స్థానము చేయించటమనేది అవభృత స్నానము. అటువంటి శారీరక యజ్ఞము అనే జీవనయజ్ఞ అగ్నికుండములో అనుభూతులు, అనుభవములు, అనుబంధములు మొదలైన రూపములు గల యజ్ఞాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుచున్నాయి. తస్మిన్ యజ్ఞే ప్రజ్వలంతి అగ్నేహ: సర్వము శారీరక యజ్ఞములోని విశేషములే. ఇక్కడి దేహము అనే యజ్ఞశాలలో కళ్లకు, చెవులకు, నాసికకు, చర్మమునకు, జిహ్వకు మొదలైన కర్మేంద్రియజ్ఞానేంద్రియములకు సొంతదారులు దేవతలు. ఆయా దేవతలు వారివారి ఇంద్రియ విషయరూపములగు సంసార విషయ సంబంధ సౌఖ్యములను ఈ శరీరములో అనుభవించుచున్నారు. జీవుడు సాక్షి అయి ఉన్నాడు. ఈ విధంగా ఈ భౌతిక దేహరూప రాకపోకలను, జీవితములోని సర్వ సందర్భాలను, కార్యక్రమాలను నేను శారీరక యజ్ఞమును ఒక సత్యనారాయణ వ్రతము వలె, ఒక యాగము వలె నిర్వర్తిస్తున్నాను అని ఎవ్వరు సందర్శిస్తూ ఉంటారో వారు దేహాత్మ యజ్ఞకృతులు, యజ్ఞమును నిర్వర్తించువారు అగుచున్నారు. ఎవరు తమ బుద్ధితో జీవితము అనే సందర్భము గురించి అట్టి యజ్ఞభావమును స్వీకరించరో వారు వాస్తవానికి జీవిత సందర్భమును ఎరిగినవారే కాదు. ఎందుకంటే యజ్ఞాయ ఇదం శరీరం యజ్ఞాత్ భవతి, యజ్ఞానురూపం వివర్తతే పరిణామిని. ఈ భౌతిక దేహము ఈ యజ్ఞము నుండియే యజ్ఞము కొరకే ఏర్పడినదై ఉన్నది కాబట్టి విశ్వయజ్ఞమును అనుసరించియే అంతర్విభాగముగా ఈ దేహము వివర్తమగుచున్నది, పరిణామములు సంతరించుకుంటోంది, అనేక వికారములు పొందటం జరుగుతోంది. దోహకసాగరంలో మునకలు కూడా దేహేజ్ఞంలో కనబడే అంతర్గత యజ్ఞ విశేషాలే. యజ్ఞాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః. ఈ భౌతిక దేహాన్ని ఒక్కసారి విశ్లేషణ రూపంగా మనము మరికొంత పరిశీలిస్తే విశ్వయజ్ఞములో దేహ యజ్ఞము అంతర్విభాగమే అగుచున్నది. ఇందులో 1 RX 2 32 దంతాలు ఉన్నాయి, 15 సుషిరములు రంధ్రములు ఉంటున్నాయి. ఈ దేహము షణ్ణవత్ 96 అంగుళముల పొడవు కలిగి ఉంటోంది. ఇందులో ఇంకా చతుర్దశ 14 నాడీ మండలాలు స్పందిస్తూ ఈ దేహమును క్రియావంతము చేస్తున్నాయి. ఇంకా కూడా ఇందులో 108 మర్మస్థానములు ఉంటున్నాయి, 72 ధమననాడులు, 72 తదితర శిర నాడులు విస్తరించినవై ఉన్నాయి. ఈ నాడీ మండలములో అతి ముఖ్యమైన 3 నాడులు దేహజీవిత విధానాలను శాసిస్తున్నాయి. అవి 1 ఇడ, 2 పింగళ, 3 సుషుమ్న, ఇక తురియమైన ముఖ్యవాడి, 4వది చతురియము పురితతి, 5వది జీవనాడి. జీవనాడీ జీవితము లైఫ్ ఫాక్టర్ లను దాటి పిత్తరసమున్నది. పిత్తరసమునకు మునుముందు పురీతతి అను నాడీమండల అంతర్విభాగము. పిత్తము నాభేహ ఊర్ధ్వం ద్వయ అంగుళవామభాగే పిత్తమూలం ప్రతిష్ఠితం. నాభి బొడ్డు స్థానమునకు 2 అంగుళముల దూరంలో ఊర్ధ్వము పైవైపు నా ఎడమవైపుగా పిత్తధాతువు లేక పిత్తరసము యొక్క మూలము ప్రతిష్ఠితమైన్నది. ఈ జీవుడు ప్రకృతి ప్రసాదితమైన ఆహారము నోటితో స్వీకరిస్తున్నాడు కదా. అట్టి ఆహారము కంఠనాళముల ద్వారా ప్రయాణించి పొట్టప్రేగులలోకి చేరుతోంది. అన్నమసనం త్రేధ విధీయతే. ఆ విధంగా ఈ దేహముతో జీవుడు తిన్న ఆహారము పొట్టలో వైశ్వానరాగ్నిచే పచనమవుతోంది. అటు తరువాత ఆ వచనము 3 తీరులుగా ఆగుచున్నది. 1 మూత్రము, 2 పురీషము, మలము, 3 సారము. మూత్రము 2 ప్రవాహములుగా అయిన నాభిస్థానమునకు ఎడమవైపుగా క్రిందకు ప్రసరించుచున్నదగుచున్నది. మూత్రం ద్విధా భూత్వా నాభేధో వామే ప్రస్రవతి. పురీషము పురీషం సప్తదా తత్ర దక్షిణి వర్తతే. పురీషము మలము 7 మార్గములుగా దేహము యొక్క కుడివైపుగా కదలిచూ వెళ్ళుచున్నది. సారము సారః పంచవిధః శరీరం వ్యాప్నోతి. ఇక అన్నసారము 5 మార్గములను అనుసరిస్తూ శరీరమంతా వ్యాపించుచున్నది. అన్నపానముల నుండి ఈ దేహములో రేతస్రక్తము ఏర్పడుచున్నాయి, వృద్ధి చెందుచున్నాయి. అన్నపానముల నుండియే రేతస్సు శోణితము ఉత్పత్తి అగుచున్నాయి. ప్రాణము తత్ర దేహే చాలకోవాయః స ప్రాణః. ఈ దేహమంతా స్పందనమును కదలికను ఏర్పరచు తత్వమే ప్రాణశక్తి. అట్టి ప్రాణశక్తి నూలుపోగు వలె ఆకారము కలిగి దేహమంతా విస్తరించినదే ఉంటోంది. అట్టి ప్రాణశక్తి యొక్క విభవము ప్రభావము చేతనే ఈ దేహములో ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి పీల్చటము వదలటము వాటి వలన దేహమంతా అణువణువు వరకు వాయు సంచారములు జరుగుచున్నాయి. ఈ శరీరము ఇందులోని అంగములు కదలటానికి ఆదిశక్తి రూపమగు ప్రాణమే కారణము. ప్రాణశక్తి సంచలన రూపమై ఉన్నది కాబట్టే ఈ దేహము జీవించగలుగుతోంది. ప్రాణశక్తి యొక్క మహత్తరమగు మహిమచేతనే హృదయ చక్రము నుండి సర్వనాడులలోని మూలమూలల వరకు రక్తము ప్రసరించటం జరుగుతోంది. వాయువు వలననే రక్తము అన్నరసము ప్రాణవాయువులతో కూడి సర్వేంద్రియములను స్పృశిస్తూ రసము రూపంగా శక్తి ప్రదాత అయి ఉంటుంది. ఆయా ఇంద్రియములు కార్యక్రమములు నిర్వర్తించటానికి త్రాణప్రదాతగా ఆగుచున్నది ప్రాణశక్తి యొక్క వాయు సంబంధిత స్పందనమే. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడి నుండే ప్రాణశక్తి ఆ శిశుదేహమునకు జీవన ప్రదాత కూడా. తల్లి స్వీకరించిన ఆహారము కుక్షిలో జఠరాగ్నిచే పక్వమై రసముగా మారుచున్నది. ఆ అన్నరసము నాడి ద్వారముల ద్వారా తల్లి గర్భాశయము నుండి జీవపిండము గర్భస్థ శిశువు యొక్క కపాల మూలము నుండి శిశువు దేహములో ప్రవేశించుచున్నది. ఆ అన్నరసము పిండము శిశువు యొక్క పిండ దేహములోనికి తల్లి యొక్క నాడీ మార్గంగా ప్రవేశిస్తోంది. ఆ పిండములోని ప్రాణశక్తికి ఇంధనముగా ఆగుచున్నది. ఆ ప్రాణశక్తిని సంతృప్తిపరచుచున్నది. ఇకప్పుడు పిండములోని ప్రాణశక్తి పిండము యొక్క వృద్ధికి అంగములకు ప్రాణప్రదాత అయి వర్తించుచున్నది. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుండే ఆ దేహములోని సుషుమ్ననాడి బ్రహ్మనాడియే వర్తిస్తోంది. సుషుమ్ననాడి మూలాధారము నుండి ఈ మూసియున్న కపాల ఉపరిభాగములోని బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉండటంచేత బ్రహ్మనాడి అని అంటారు. ఆ శిశువు యొక్క మూల ప్రాణశక్తి మొదలైన సర్వశక్తులు ఆ బ్రహ్మనాడియందే సుషుమ్నయందే ప్రక్షిప్తమై ఉంటున్నాయి. ఆ శిశువు భూమిపై ప్రవేశించటానికై ఒక సమయంలో అభిముఖము కావటం ప్రారంభిస్తోంది. అప్పుడు తేజోరూపమగు రేతస్సు వీర్యశక్తి ఇన్స్పిరేషన్ అండ్ ఇంక్లినేషన్ ప్రత్యుత్సాహమగుచూ ఉంటోంది. అప్పుడు ఆ శిశువు యొక్క మూల ప్రాణశక్తి శిశువు యొక్క హృదయస్థానములో ప్రవేశించి ప్రతిష్ఠితమై ఇక ఆ శిశువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకు రక్త ప్రసరణ ఇత్యాదుల కొరకు సర్వమును ఉత్తేజపరుస్తూ సంసిద్ధింపజేస్తోంది. ప్రసూతి వాయువుల తీవ్రమగు స్పందనల చేత ఆ శిశువు యోని నుండి బహిర్గతమవుతోంది. ప్రాణశక్తియే బాహ్య ప్రకృతికి సానుకూల్యంగా దేహములోని హృదయమును కండరములను నాడులను ఉపనాడులను రక్తప్రసరణ మార్గములను ప్రత్యుత్సాహపూర్వకంగా ప్రేరేపణ కలిగిస్తున్నది. ఇదంతా విశ్వయజ్ఞాంతర్గత విశేషము. ఇక ఇప్పుడు గర్భములో ఉన్నప్పుడు ఇంద్రియాతీత సాక్షియగు జీవుడాత్మతో దగ్గర సంబంధము ఆత్మతోమమేకత్వము కలిగి ఉంటున్నాడు. అట్టి గర్భస్థ శిశువు ఈ పాంచభౌతిక ప్రపంచములోనికి దేహముతో ప్రవేశించిన కొన్ని క్షణాలతో ఆత్మను ఏమరచి ఇంద్రియములలో ప్రవేశించి వాటితో మమేకత్వము చెందుచున్నాడు. ఈ ఇంద్రియ విషయములే నా యొక్క సర్వస్వము కదా అనే సంసార పంజరములో చిక్కుకొనుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు యోగాభ్యాసమును ఆశ్రయించినవాడే, యోగాభ్యాసం చేత ప్రాణశక్తిని బుద్ధి సహాయంతో భ్రూమధ్యస్థానము వరకు నడిపించి భ్రూమధ్యాత్ సుషుమ్నాంతం ప్రాపేత్ భ్రూమధ్యలో గల సుషుమ్నానాడి యొక్క చిట్ట చివరి ప్రదేశమునకు చేర్చి అక్కడ నిలిపి ఆ స్థానము నుండి సహస్రారమున గల సుషిరిగము సన్నటి బ్రహ్మరంధ్రము బ్రహ్మలోక ప్రవేశద్వారము పై దృష్టి సారించుచు యోగాభ్యాసము చేస్తూ ఉంటాడో అట్టివాడు క్రమంగా ఈ ఇంద్రియ ప్రపంచ పరిమితత్వమును దాటివేయుచున్నాడు. యథా గర్భగః తథా అపరోక్ష దర్శీ భవతి. గర్భములో ఉన్నప్పటికించిత్ అనుభవ విషయమైనట్టి అపరోక్ష జ్ఞానమం పరోక్షానందమును. ఇప్పుడు ఈ దేహము సహాయముతో దేహమును ఉపకరణముగా చేసుకుని అనుక్షణిక రూపంగా సముపార్జించుకుంటున్నాడు. అపరోక్ష జ్ఞాని అయి ప్రకాశించుచున్నారు. క్రమంగా పరమాత్మ స్వరూపుడై సర్వత్రా విరాజమానుడగుచున్నాడు. ఈ దేహమును ఉపయోగించి జాగ్రత్ స్వప్న సుషుప్తులను ఈ జీవుడు లేక పురుషుడు తనకు తానే కల్పన చేసుకుని అనుభవిస్తూ ఉన్నాడు కదా. అట్టి ఈ జీవుడు యోగాభ్యాసమును చేపట్టనప్పుడేమో దేహాభిమానియే బద్ధుడై జీవాత్మ అను శబ్దమునకు అర్థముగా మిగిలిపోవచ్చున్నాడు. బద్ధుడై దేహముల రాకపోకలను గర్భస్థర్కములను పొందటము జరుగుతోంది. అతడే యోగాభ్యాసి అయినప్పుడో క్రమంగా నేను సర్వమునకు అంతర్యామిని, దేహమనోబుద్ధిచిత్తహంకారములకు దృశ్య వ్యవహారములకు నియామకుడను, దేహముల రాకపోకలకు కేవల సాక్షిని, అమృతానంద స్వరూపుడను, పరమపురుషుడను అని గ్రహించి తదేకనిష్ఠాపరుడై పరబ్రహ్మమే తానే సర్వసంసార శృంఖలములను ఛేదించి వేస్తున్నాడు. అసలీ జీవునికి సంసార బంధము ఎక్కడినుంచి వచ్చిపడింది? ఈతడు సహజ స్వస్వరూపమగు ఆత్మను ఏమరచి అభ్యాసవశంగా దృశ్య విషయములే నా సర్వస్వము అనే మననమునకు ఉపక్రమించి జీవబద్ధత్వము తెచ్చిపెట్టుకుంటున్నందువలనే. అంతేగాని మరెవ్వరూ ఈతనికి సంసార బంధము కల్పించలేదు. అనర్థమగు సంసారమునకు బీజము అజ్ఞానమే. అట్టి అజ్ఞాన బీజము యొక్క అంకురమే అంతఃకరణము. మనోబుద్ధిచిత్తహంకార రూపముగు అంతఃకరణంకురమే ఈ దేహభావ వృక్షముగా ప్రాప్తించుచున్నట్టిది. అటువంటి ఈ దేహ వృక్షములో 8 కోట్ల రోమస్థానములు, 8,000 సంధులు, 900 నరములు, 8 ఫలముల సుమారు 8.432 తులముల బరువు గల హృదయము, 12 ఫలముల సుమారు 48 గ్రాముల నాలుక విభాగము, 1 ప్రస్థము సుమారు 6 గ్రాముల పిత్తగ్రంథి, 1 తూమెడు దొడ్కఫము శుక్లము 2 మానులు, 2 కుడుపముల బరువు గల సుమారు 1/2 కేజీ మేధో విభాగము, కొవ్వు, ఇటువంటి అనేక రకములైన పదార్థముల సమ్మేళనములతో దేహములో ఉండి అవన్నీ ఈ శరీరము పనిచేయటానికి వీలుగా ఆయా పరస్పర సహకారిక ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండటం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించబడుగాక, ఇప్పుడు మనం చెప్పుకున్న దేహ విభాగ విశేషాలన్నీ కూడా నశ్వరము, నశించబోయేవి. ఇది ఎప్పుడూ జ్ఞాపకము పెట్టుకొనియే ఉండాలి. గర్భములో శిశువుగా ఉన్నప్పటి సందర్భము వలె సుషుమ్ననాడి ఎందే సుస్థిర స్థానము కలిగి ఉండాలి. ఇంద్రియ విషయముల రూపంలో ఉన్నట్టి సర్వ బాహ్య జగద్విషయాలను యోగసాధన మార్గంగా అధిగమించాలి. పరమపురుషత్వ దర్శనముచే సర్వేంద్రియ వివర్జితుడవ్వాలి. వివేకి అయినవాడు జీవితావకాశమును సద్వినియోగపరుచుకొని సర్వసంసార బంధాల నుండి విముచ్చుడగుచున్నాడు. ఈ శరీరమే నేను, ఈ శరీరము నాకు సంబంధించినది, నేను ఈ శరీరమునకు సంబంధించినవాడను, దేహపరిమితుడను అనే పరిమిత శృంఖల భావాలను త్యజించివేస్తున్నాడు. అట్టివాడు మరల సంసారమున పడుటలేదు. ఒకవేళ ఆ తీరుగా ఆ మార్గముగా కాకుండా ఈ దేహము సంబంధాలు మొదలైనవన్నీ నిత్యమేనని, ఇందలి సంబంధ బాంధవ్యనుబంధాలన్నీ శాశ్వతమేనని, ఇంద్రియ విషయాలే సర్వస్వమని భావిస్తూ జీవిస్తుంటే ఆత్మజ్ఞానము కొరకే తగినంతగా ప్రయత్నశీలుడు కాకుండా ఉంటే దృశ్యమే సత్యమని నమ్ముకుని ఉన్నందుకు పర్యవసానం అట్టివాడు అజ్జుడై సంసారియే రాత్రింబవళ్లు గడిపివేస్తూ ఆయుష్షును బుగ్గిపాలు చేసుకుంటున్నాడు. ఒక క్రిమికీటకము వలె జీవిస్తూ ఉత్తమ ప్రయోజనమేదీ పొందని వాడగుచున్నాడు. అనేకసార్లు యోనిపురీషా ప్రదేశములలో ప్రవేశించి అనేక దుర్భర గర్భనరకములను పరంపరగా అనుభవిస్తూనే ఉంటున్నాడు. ఏది ఈ దేహమునకు పరమేవరే సంబంధించనిదే అప్రమేయమైయున్నదో. ఇద్దానియందు ఈ జగత్తులన్నీ సర్వదా దర్పణములోని ప్రతిబింబమువలే, మట్టియందు మట్టి బొమ్మర కొలువువలే సర్వదా ప్రతిష్ఠితమైయున్నాయో. అట్టి ఆత్మమేవాహం తత్వమును వివేకి అయినవాడు ఈ దేహమును ఉపకరణముగా ఉపయోగించుకొని సముపార్జించుకోగలడు. తత్ ఏతత్ పరిమాణం పరిజ్ఞానాయ నిర్విద్య. జీవుడు దేహమును పొందినందుకుగాను ఇద్దానిని ఉపకరణంగా చేసుకొని వైరాగ్యముచే అవిద్యను జయించి ఆత్మతత్వమును ఆశ్రయించి అమోక్షస్వరూపుడే ఆత్మమేవాహం స్థానమును సముపార్జించుకోవాలి. ఇదియే మహదాసేము. ఇతి పైప్పలాదం మోక్షశాస్త్రం పరిసమాప్తం. ఇత్యుపనిషత్. ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత గర్భ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.